శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. రెండు సార్లు నిండా గాలి పీల్చుకుని విడిచిపెట్టాలి. దాని వలన కలిగే మార్పును గమనిస్తూ ఉండాలి, అన్నీ గమనిస్తూ ఉండాలి. దేహములో ఒక రక్త ప్రసారం పెరిగి చలాకీగా ఉంటుంది, మనస్సు శాంతముగా ఉంటుంది. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు సంసారము నుండి, ప్రపంచము నుండి విత్డ్రా అయిపోయి, అంటే వెనుదిరిగి తనలో తాను ఉండుటను అభ్యాసం చేసినట్లయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మనస్సు శాంతముగా ఉంటుంది, ఆ కారణంగా శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. మన లోపల మనకి తెలియకుండానే కొంత స్ట్రెస్, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి ప్రోగై ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా దానిని దూరం చేసుకోవాలి. శరీరం అంతా కూడా రిలాక్స్డ్గా ఉండాలి, విశ్రాంతిగా. కూర్చుని నిద్రపోవడం అనే అభిప్రాయం కాదు, నిటారుగా కూర్చుంటూనే సావధానంగా ఉంటూనే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండాలి. భుజములు లూజ్గా ఉండాలి, చేతులు కూడా విశ్రాంతిగా ఉండాలి. రెండు చేతులు ఒడిలో పద్మము యొక్క ఆకారంలో ఉంచుకుంటాము. మనస్సుకేసి చూసి మనస్సును చూడటము ఎట్లు అని ఒక సందేహం కలిగితే కలగవచ్చు. ఆ సందేహానికి పెద్ద ఎక్కువ విలువ ఇవ్వకూడదు, జస్ట్ డూ ఇట్. లేదా మనస్సుకేసి చూసే ప్రయత్నం చేసి ట్రై. అలా మనస్సుకేసి చూడగానే లేక చూసే ప్రయత్నం చేయగానే మనస్సు శాంతమవుతూ ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. మనస్సుకి నచ్చ చెప్పవచ్చు కూడా, ఓ మనసా, నీవు సాంసారిక విషయములనన్నింటినీ ప్రక్కన పెట్టి డ్రాప్ ఎవ్రీథింగ్, శాంతముగా స్వరూపమునందు నిలిచి ఉండుము అని మీరు నచ్చ చెప్పగానే మనస్సు శాంతిస్తుంది. ఈ విధంగా శాంతముగా, నిశ్శబ్దముగా ఆంతరమునందు, అంటే లోపల నిశ్శబ్దంగా, బయట ఎలాగో నిశ్శబ్దమే, లోపల కూడా నిశ్శబ్దముగా ఉండుటయే శమత. అదే ధ్యానము. నిశ్శబ్దముగా ఉన్నట్లయితే ఈశ్వరుణ్ణి ఆరాధించలేకుండా ఆరాధించలేము కదా అనే శంక అవసరం లేదు. ఎందుకంటే నిశ్శబ్దముగా ఉండుటయే అన్నిటికంటే గొప్ప ఈశ్వర ఆరాధన. ఎందుకంటే ఆ నిశ్శబ్దము అది చైతన్యము, ఎరుక. హద్దులు లేని ఎరుక. ఆకాశము వంటి ఎరుక. అది ఏ ఈశ్వరుడు? ఈశ్వరుడు నా హృదయంలో ఇట్టి శాంతి రూపముగా ఉన్నాడు. హృదయంలో శాంతి రూపంగా ఉండే ఈశ్వరుని వద్దకు నేను చేరి ఆ నిశ్శబ్దంలో అశాంతిలో కలిసిపోయి నన్ను నేను ఆ శాంతికి సమర్పించుకుంటున్నాను. ఇంతకు మించిన ఈశ్వర ఆరాధన మరి ఒకటి ఉండబోదు. అదే ధ్యానము. అలా నిశ్శబ్దంగా ఉండడమే ధ్యానము. ధ్యానము చేసేది కాదు, ఉండేది. ఉండుటయే ధ్యానము. ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. అలా అవుతుంది, తప్పేమీ కాదు. లేదా మనస్సు చెదిరి ఇటు అటు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. రెండు కూడా ఉంటాయి, తప్పేమీ కాదు. ఆ విధంగా అయినప్పుడు వెంటనే గమనించి, చిరునవ్వుతో గమనించి మనస్సుని నిందించకుండా నిటారుగా నడుమును మరింత సాగదీసి నిటారుగా కూర్చుండి భుజములను మాత్రము లూజ్గా పెట్టుకుని ఉండాలి. దాని వలన మనస్సుకి కలిగే నిద్ర ఉండిపోతుంది. అలాగే మనస్సులో విక్షేపము అనగా చెదిరిపోవుట, అది కూడా ఆగిపోతుంది. మళ్ళీ నేను నిశ్శబ్దంలో ఉంటాను. నిశ్శబ్దం అనగానేమి, నాలో నేను శాంతముగా నిలిచి ఉండుటయే. ఆత్మనిష్ట నాయందు నేను శాంతముగా నిశ్శబ్దముగా నిలిచి ఉండుటయే ధ్యానము. అహమస్మి. ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఒక ఇబ్బంది ఎదురవ్వచ్చు. ఎలాగంటే నిశ్శబ్దం అంటే బోరు కొడుతుంది, విసుగు అనిపిస్తుంది మనస్సుకి. అప్పుడు మళ్ళీ ఒకసారి మనస్సుకు నొచ్చి చెప్పాలి, శాంతి ఎడల విసుగు ఉండరాదు, శాంతియే పూర్ణము. సంసారము అనిత్యము, శాంతియే సత్యము. కాబట్టి ఓ మనస, శాంతి ఎడల విసుగు చెందుట తగదు. అని ప్రేమగా నచ్చజెప్పాలి, చిరునవ్వుతో నచ్చజెప్పాలి. శాంతియే ఆనందము. శాంతియే సత్యము. ఆ విధంగా శాంతముగా ఉండుటయే ధ్యానము. నేను నాయందు శాంతి నిమిత్తముగా నిలిచి ఉన్నాను. అది ఏ ధ్యానము. ఈ ధ్యానము నాకు ఫలమేమి, అది ఏ ఫలము. శాంతియే ఫలము. నా యందు నేను నేను నేనుగా శాంతముగా నిలిచి ఉండుటయే ధ్యాన ఫలము. అహమస్మి. ఓం శాంతి శాంతి శాంతి. రిలాక్స్, కళ్ళు మూసుకుని విశ్రాంతిగా కూర్చుని నిశ్శబ్దంగా ఉండాలి. ఇప్పుడు కళ్ళను మెల్లగా తెరవాలి.